लक्ष्मीसहस्रनामस्तोत्रम् हरिः ॐ नाम्नाम् साष्टसहस्रम् च भूमिगार्यमहामते महालक्ष्म्याः महादेव्याः भुक्तिमुक्त्यर्थसिद्धये गार्ग्य उवाच सनत्कुमारमासीनम् द्वादशादित्यसन्निभम् अपृच्छन्योगिनो भक्त्या योगिनामर्थसिद्धये सर्वलौकिककर्मभ्यो विमुक्तानाम् हिताय वै भुक्तिमुक्तिप्रदम् जप्यमनुब्रूहि दयानिधे सनत्कुमार भगवन् सर्वज्ञोऽसि विशेषतः आस्तिक्यसिद्धये न्यूनाम् क्षिप्रम् धर्मार्थसाधनम् त्यज्यन्ति मानवाः सर्वे धनाभावेन केवलम् सिद्ध्यन्ति धनिनोऽन्यस्य नैव धर्मार्थकामनाः दारिद्र्यध्वंसिनी नाम केन विद्या प्रकीर्तिता केन वा ब्रह्मविद्यापि तेन मृत्युर्विनश्यति सर्वासाम् सारभूतैषा विद्यानाम् तेन कीर्तिता प्रत्यक्षसिद्धिरा ब्रह्मम् तामाचक्ष्मदयानिधे सनत्कुमार उवाच साधुपृष्टम् महाभागसर्वलोकहितैषिणः महतामेष धर्मश्च नान्येषामिति मे मतिः ब्रह्मविष्णुमहादेवमहेन्द्रादिमहात्मभिः सम्प्रोक्तम् च दयाम्यद्य लक्ष्मी नाम सहस्रकम् यस्योच्चारणमन्त्रेण दारिद्र्यान्मुच्यते नरः किम् पुनश्चर्यपाद्यापि सर्वेष्टार्थानवाप्नुयात् अस्य श्रीलक्ष्मीदिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य आनन्दकर्दमचिक्लीतेन्दिरासुतादयो महात्मानो महर्षयः अनुष्टुप्छन्दः विष्णुमायाशक्तिः महालक्ष्मीः परा देवता श्रीमहालक्ष्मीप्रसादद्वारा सर्वेष्टार्थसिद्ध्यर्थे जपे विनियोगः श्रां श्रीं श्रूं श्रैं श्रौं श्रः इति षडङ्गन्यासः ध्यानम् पद्मनाभप्रियाम् देवीम् पद्माक्षीम् पद्मवासिनीम् पद्मवक्त्राम् पद्महस्ताम् वन्दे पद्मामहर्निशम् पूर्णेन्दुबिम्बवदनाम् रत्नाभरणभूषिताम् वरदाभयहस्ताभ्याम् ध्यायेच्छन्दसहोदरीम् इच्छारूपाम् भगवतः सच्चिदानन्दरूपिणीम् सर्वज्ञाम् सर्वजननीम् विष्णुवक्षस्थलालयाम् दयालुमनिशम् ध्याये सुखसिद्धिस्वरूपिणीम् यथोपदेशम् मूलमन्त्रम् जपित्वा यथाक्रमम् देव्यै समर्प्य ततः शाम्भवी मुद्रया भ्रूमध्ये लक्ष्यमनुसन्धाय श्रीलक्ष्मीसहस्रनामस्तोत्रम् जपेत् हरिः ॐ नित्यागतानन्तनित्यानन्दिनी च नरञ्जनी नित्यप्रकाशिनी चैव स्वप्रकाशस्वरूपिणी महालक्ष्मीर्महाकाली महाकन्या सरस्वती भोगवैभवसन्धात्री भक्तानुग्रहकारिणी ईशावास्या महामाया महादेवी महेश्वरी हृल्लेखा परमाशक्तिर्मातृका बीजरूपिणी नित्यानन्दा नित्यबोधानादिनी च नमोदिनी सत्यप्रत्ययनी चैव स्वप्रकाशात्मरूपिणी त्रिपुराभैरवी विद्या हंसा वागीश्वरी शिवा वाग्देवी च महारात्रिः काळरात्रिस्त्रिलोचना भद्रकाळी कराळी च महाकाळी तिलोत्तमा काळी कराळवक्त्रान्ता कामाक्षी कामदा शुभा चण्डिका चण्डरूपेशा चामुण्डा चक्रधारिणी त्रैलोक्यजननी देवी त्रैलोक्यविजयोत्तमा सिद्धलक्ष्मी प्रियालक्ष्मीर्मोक्षलक्ष्मी प्रसादिनी उमा भगवती दुर्गा चांद्री दाक्षायणी शिखा प्रत्यङ्गिराधरा वेला लोकमाता हरिप्रिया पार्वती परमा देवी ब्रह्मविद्या प्रदायिनी अरूपा बहुरूपा च विरूपा विश्वरूपिणी पञ्चभूतात्मिका वाणी पञ्चभूतात्मिका परा कालिका पञ्चिका वाग्मी हविः प्रत्यधिदेवता देवमाता सुदेशाना वेदगर्भाम्बिका धृतिः सङ्ख्या जातिः क्रिया शक्तिर्प्रकृतिर्मोहिनी मही यज्ञविद्या महाविद्या गुह्यविद्या विभावरी ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनी देवी हृदयग्रन्थिभेदिनी सहस्रादित्यशङ्काशा चन्द्रिका चन्द्ररूपिणी गायत्री सोमसम्भूतिः सावित्री प्रणवात्मिका शाङ्करी वैष्णवी ब्राह्मी सर्वदेव नमस्कृता सेव्या दुर्गा कुबेराक्षी करवीरनिवासिनी जया च विजया चैव जयन्ती चापराजिता कुब्जिका कालिका शास्त्री वीणा पुस्तकधारिणी सर्वज्ञशक्तिश्री शक्तिर्ब्रह्म विष्णुशिवात्मिका इडा पिङ्गलिका मध्या मृणाली तन्तुरूपिणी यज्ञेशानी प्रथा दीक्षा दक्षिणा सर्वमोहिनी अष्टाङ्गयोगिनी देवी निर्भीजध्यानगोचरा सर्वतीर्थस्थिता शुद्धा सर्वपर्वतवासिनी वेदशास्त्रप्रमा देवी षडङ्गादिपदक्रमा शिवाधात्री शुभानन्दा यज्ञकर्मस्वरूपिणी प्रतिनी मेनका देवी ब्रह्माणी ब्रह्मचारिणी एकाक्षरपरा तारा भवबन्धविनाशिनी विश्वम्भराधराधारा निराधाराधिकस्वरा प्राकाकुहूरमावास्या पूर्णिमानुमती द्युतिः सिनीवाणी शिवावस्या वैश्वदेवी विषङ्गिला पिप्पला च विशालाक्षी रक्षोऽग्निवृष्टिकारिणी दुष्टविद्राविणी देवी सर्वोपद्रवनाशिनी शारदा शरसन्धाना सर्वशस्त्रस्वरूपिणी युद्धमध्यस्थिता देवी सर्वभूतप्रभञ्जनी अयुद्धायुद्धरूपा च शान्ता शान्तिस्वरूपिणी गङ्गा सरस्वती वेणी यमुना नर्मदापगा समुद्रवसनावासा ब्रह्माण्डश्रेणिमेखला पञ्चवक्त्रादशभुजा शुद्धस्फटिकसन्निभा रक्ता कृष्णा सिता पीता सर्ववर्णानिवीश्वरी कालिका चक्रिका देवी सत्या त्रिवटुका स्थिता तरुणी वारुणी नारी ज्येष्ठा देवी सुरेश्वरी विश्वम्भरधरा कर्त्रे गणार्गणविभञ्जनी सन्ध्यारात्रिर्दिवाजोत्स्ना कला काष्ठा निमेषिका उर्वी कात्यायनी शुभ्रा संसारान्नवतारिणी कपिला कीलका शोका मल्लिका नवमल्लिका देविका नन्दिका शान्ता भञ्जिका भयभञ्जिका कौशिकी वैदिकी देवी शौरीरूपाधिकाधिपा दिग्वस्त्रा नववस्त्रा च कन्यका कमलोद्भवा श्रीसौम्यलक्षणातीत दुर्गा सूत्रप्रबोधिका श्रद्धा मेधा कृतिप्रज्ञा धारणा कान्तिरेव च श्रुतिस्मृतिर्धृतिर्धन्या भूतिरिष्टिर्मनीषिणी विरक्तिर्व्यापिनी माया सर्वमाया प्रभञ्जनी माहेन्द्री मन्त्रिणी सिंही चेन्द्रजालस्वरूपिणी अवस्थात्रय निर्मुक्ता गुणत्रय विवर्जिता ईषणत्रय निर्मुक्ता सर्वरोगविवर्जिता योगिध्यानान्तगम्या च योगध्यानपरायणा त्रयीशिखा विशेषज्ञा वेदान्तज्ञानरूपिणी भारती कमला भाषा पद्मा पद्मवती कृतिः गौतमी गोमती गौरी ईशाना हंसवाहिनी नारायणी प्रभाधारा जाह्नवी शङ्करात्मजा चित्रघण्टा सुनन्दा श्रीर्मानवी मनुसम्भवा स्तम्भिनी क्षोभिणी मारी ब्राह्मिणी चतुर्मारिणी मोहिनी द्वेषिणी वीरा अघोरा रुद्ररूपिणी रुद्रैकादशिनी पुण्या कल्याणी लाभकारिणी देवदुर्गा महादूता स्वप्नदुर्गाष्टभैरवी सूर्यचन्द्राग्निरूपा च ग्रहनक्षत्ररूपिणी ಬಿಂದುನಾದಕಳಾತೀತಾ ಬಿಂದುನಾದಕಳಾತ್ಮಿಕಾ ದಶವಾಯುಜಯಾಕಾರ ಕಳಾ ಷೋಡಶ ಸಂಯುತ ಕಾಶ್ಯಪೀ ಕಮಲಾದೇವಿ ನಾದಚಕ್ರ ನಿವಾಸಿನಿ ಮೃಡಾಧಾರಾ ಸ್ಥಿರಾ ಗುಹ್ಯಾ ದೇವಿಕಾ ಚಕ್ರರೂಪಿಣಿ ಅವಿದ್ಯಾ ಶಾರ್ವರಿ ಭುಂಜಾ ಜಂಭಾಸುರ ನಿಬರ್ಹಿಣಿ ಶ್ರೀಕಾಯಾ ಶ್ರೀಕಳಾ ಶುಭ್ರಾ ಕರ್ಮ ನಿರ್ಮೂಲಕಾರಿಣಿ ಆದಿಲಕ್ಷ್ಮೀರ್ಗುಣಾಧಾರಾ ಪಂಚಬ್ರಹ್ಮಾತ್ಮಿಕಾ ಪರಾ ಶ್ರುತಿಬ್ರಹ್ಮಮುಖಾ ವಾಸಾ ಸರ್ವಸಂಪತ್ತಿರೂಪಿಣಿ ಮೃತಸಂಜೀವಿನೀ ಮೈತ್ರೀ ಕಾಮಿನೀ ಕಾಮವರ್ಜಿತ ನಿರ್ವಾಣಮಾರ್ಗದ ದೇವಿ ಹಂಸಿನೀ ಕಾಶಿಕಾ ಕ್ಷಮಾ ಸಪರ್ಯಾಗುಣಿನೀ ಭಿನ್ನಾ ನಿರ್ಗುಣಾ ಖಂಡಿತಾ ಶುಭಾ ಸ್ವಾಮಿನೀ ವೇದಿನೀ ಶಕ್ಯಾ ಶಾಂಬರೀ ಚಕ್ರಧಾರಿಣಿ ದಂಡಿನೀ ಮುಂಡಿನೀ ವ್ಯಾಘ್ರೀ ಶಿಖಿನೀ ಸೋಮ ಸಂಹತಿ ಚಿಂತಾಮಣಿಶ್ಚಿದಾನಂದ ಪಂಚಬಾಣ ಪ್ರಬೋಧಿನಿ ಬಾಣಶ್ರೇಣಿ ಸಹಸ್ರಾಕ್ಷಿ ಸಹಸ್ರಭುಜಪಾದುಕಾ ಸಂಧ್ಯಾಮಣಿಸ್ತ್ರಿಸಂಧ್ಯಾಖ್ಯಾ ಬ್ರಹ್ಮಾಂಡಮಣಿಭೂಷಣ ವಾಸವೀ ವಾರುಣೀ ಸೇನಾ ಕುಳಿಕಾ ಮಂತ್ರರಂಜನೀ ಇತಪ್ರಾಣಸ್ವರೂಪಾ ಚ ಕಾಂತಾ ಕಾಮ್ಯವರಪ್ರದಾ ಮಂತ್ರಬ್ರಾಹ್ಮಣ ವಿದ್ಯಾರ್ಥಾ ನಾದರೂಪಾ ಹವಿಷ್ಮತಿ ಆಧರ್ವಣಿ ಶ್ರುತಿ ಶೂನ್ಯಾ ಕಲ್ಪನಾ ವರ್ಜಿತಾ ಸತಿ ಸತ್ತಾ ಜಾತಿ ಪ್ರಮಾಮೇಯಾ ಪ್ರಮತಿ ಪ್ರಾಣದಾ ಗತಿ ಅಪರ್ಣಾ ಪಂಚವರ್ಣಾ ಚ ಸರ್ವದಾ ಭುವನೇಶ್ವರಿ ತೈಲೋಕ್ಯ ಮೋಹಿನಿ ವಿದ್ಯಾ ಸರ್ವಭರ್ತ್ರೀಕ್ಷರಾಕ್ಷರ ಹಿರಣ್ಯವರ್ಣ ಹರಿಣಿ ಸರ್ವೋಪದ್ರವನಾಶಿನಿ ಕೈವಲ್ಯ ಪದವೀ ರೇಖಾ ಸೂರ್ಯಮಂಡಲ ಸಂಸ್ಥಿತ ಸೋಮಮಂಡಲ ಮಧ್ಯಸ್ಥ ಅಗ್ನಿಮಂಡಲ ಸಂಸ್ಥಿತ ವಾಯುಮಂಡಲ ಮಧ್ಯಸ್ಥ ವ್ಯೋಮಮಂಡಲ ಸಂಸ್ಥಿತ ಚಕ್ರಿಕಾ ಚಕ್ರ ಮಧ್ಯಸ್ಥ ಚಕ್ರಮಾರ್ಗ ಪ್ರವರ್ತಿನಿ ಕೋಕಿಲಾಕುಲ ಚಕ್ರೇಶ ಪಕ್ಷತಿ ಪಂಕ್ತಿ ಪಾವನಿ ಸರ್ವಸಿದ್ಧಾಂತ ಮಾರ್ಗಸ್ಥ ಷಡ್ವರ್ಣಾವರವರ್ಜಿತ ಶತರುದ್ರಹರ ಹಂತ್ರಿ ಸರ್ವಸಂಹಾರಕಾರಿಣಿ ಪುರುಷಾಪೌರುಷೀ ದೃಷ್ಟಿ ಸರ್ವತಂತ್ರ ಪ್ರಸೂತಿಕಾ ಅರ್ಧನಾರೀಶ್ವರೀ ದೇವಿ ಸರ್ವವಿದ್ಯಾಪ್ರದಾಯಿನಿ ಭಾರ್ಗವೀಯಾದೃಶೀ ವಿದ್ಯಾ ಸರ್ವೋಪನಿಷದಾ ಸ್ಥಿತ ವ್ಯೋಮಕೇಶಾಖಿಲ ಪ್ರಾಣ ಪಂಚಕೋಶ ವಿಲಕ್ಷಣ ಪಂಚಕೋಶಾತ್ಮಿಕಾ ಪ್ರತ್ಯಕ್ ಪಂಚಬ್ರಹ್ಮಾತ್ಮಿಕಾ ಶಿವ ಜಗಜ್ಜರಾಜನಿತ್ರೀ ಚ ಪಂಚಕರ್ಮ ಪ್ರಸೂತಿಕಾ ವಾಗ್ದೇವ್ಯಾಭರಣಾಕಾರ ಸರ್ವಕಾಮ್ಯಸ್ಥಿತಾ ಸ್ಥಿತಿಃ ಅಷ್ಟಾದಶ ಚತುಷ್ಷಷ್ಟಿ ಪೀಠಿಕಾ ವಿದ್ಯಯಾಯುತ ಕಾಳಿಕಾ ಕರ್ಷಣ ಶ್ಯಾಮ ಯಕ್ಷಿಣೀ ಕಿನ್ನರೇಶ್ವರಿ ಕೇತಕೀ ಮಲ್ಲಿಕಾ ಶೋಕಾ ವಾರಾಹೀ ಧರಣೀ ಧ್ರುವ ನಾರಸಿಂಹೀ ಮಹೋಗ್ರಾಸ್ಯ ಭಕ್ತಾ ನಾಮಾರ್ತಿನಾಶಿನಿ ಅಂತರ್ಬಲಾಸ್ತಿರಾ ಲಕ್ಷ್ಮೀರ್ಜರಾ ಮರಣನಾಶಿನಿ ಶ್ರೀರಂಜಿತ ಮಹಾಕಾಯ ಸೋಮ ಸೂರ್ಯಾಗ್ನಿಲೋಚನ ಅದಿತಿರ್ದೇವ ಮಾತಾ ಚ ಅಷ್ಟಪುತ್ರಾಷ್ಟಯೋಗಿನಿ ಅಷ್ಟಪ್ರಕೃತಿರಷ್ಟಾಷ್ಟವಿಭ್ರಾಜದ್ವಿಕೃತಾಕೃತಿ ದುರ್ಭಿಕ್ಷಧ್ವಂಸಿನಿ ದೇವಿ ಸೀತಾ ಸತ್ಯಾ ಚ ರುಕ್ಮಿಣಿ ಖ್ಯಾತಿಜಾ ಭಾರ್ಗವೀ ದೇವಿ ದೇವಯೋನಿಸ್ತಪಸ್ವಿನಿ ಶಾಕಂಭರಿ ಮಹಾಶೋಣ ಗರುಡೋಪರಿ ಸಂಸ್ಥಿತ ಸಿಂಹಗಾ ವ್ಯಾಘ್ರಗಾ ದೇವಿ ವಾಯುಗಾ ಚ ಮಹಾದ್ರಿಗಾ ಅಕಾರಾದೀಕ್ಷಕಾರಾಂತ ಸರ್ವವಿದ್ಯಾಧಿದೇವತಾ ಮಂತ್ರವ್ಯಾಖ್ಯಾನ ನಿಪುಣ ಜ್ಯೋತಿಶಾಸ್ತ್ರೈಕಲೋಚನ ಇಡಾ ಪಿಂಗಳಿಕಾ ಮಧ್ಯ ಸುಷುಮ್ನಾ ಗ್ರಂಥಿವೇದಿನಿ ಕಾಲಚಕ್ರಾಶ್ರಯೋಪೇತ ಕಾಲಚಕ್ರಸ್ವರೂಪಿಣಿ ವೈಶಾರದೀಮತಿಶ್ರೇಷ್ಠ ವರಿಷ್ಠ ಸರ್ವದೀಪಿಕಾ ವೈನಾಯಕೀ ವರಾರೋಹ ಶ್ರೋಣಿ ವೇಳಾ ಬಹಿರ್ವಳಿ ಜಂಭಿಣಿ ಜೃಂಭಿಣಿ ಜೃಂಭಕಾರಿಣಿ ಕಣಕಾರಿಕಾ ಶರಣಿ ಚಕ್ರಿಕಾನಂತ ಸರ್ವವ್ಯಾಧಿ ಚಿಕಿತ್ಸಕೀ ದೇವಕೀ ದೇವ ಸಂಕಾಶ ವಾರಿಧಿ ಕರುಣಾಕರ ಸರ್ವರೀ ಸರ್ವಸಂಪನ್ನ ಸರ್ವಪಾಪ ಪ್ರಭಂಜನೀ ಏಕಮಾತ್ರ ದ್ವಿಮಾತ್ರ ಚ ತ್ರಿಮಾತ್ರ ಚ ತಥಾ ಪರಾ ಅರ್ಧಮಾತ್ರ ಪರಾ ಸೂಕ್ಷ್ಮ ಸೂಕ್ಷ್ಮಾರ್ಥಾರ್ಥ ಪರಾ ಪರಾ ಏಕವೀರ ವಿಶೇಷಾಖ್ಯಾ ಷಷ್ಠೀ ದೇವಿ ಮನಸ್ವಿನಿ ನೈಷ್ಕರ್ಮ್ಯಾ ನಿಷ್ಕಳಾ ಲೋಕಾ ಜ್ಞಾನ ಕರ್ಮಾಧಿಕಾ ಗುಣ ಸಂಬಂಧ್ವಾನಂದ ಸಂದೋಹ ವ್ಯೋಮಾಕಾರ ನಿರೂಪಿತ ಗದ್ಯಪದ್ಯಾತ್ಮಿಕಾ ವಾಣಿ ಸರ್ವಾಲಂಕಾರ ಸಂಯುತ ಸಾಧುಬಂಧಪದನ್ಯಾಸ ಸರ್ವೌಕಾ ಘಟಿಕಾವಳಿ ಷಟ್ಕರ್ಮಾ ಕರ್ಕಶಾಕಾರ ಸರ್ವಕರ್ಮ ವಿವರ್ಜಿತ ಆದಿತ್ಯವರ್ಣ ಚಾಪರ್ಣ ಕಾಮಿನೀ ವರರೂಪಿಣಿ ब्रह्माणि ब्रह्मसंताना वेदवागीश्वरी शिवा पुराणन्यायमीमांसा धर्मशास्त्रागमश्रुता सद्यो वेदवती सर्वा हंसी विद्याधिदेवता विश्वेश्वरी जगद्धात्री विश्वनिर्माणकारिणी वैदिकी वेदरूपा च कालिका कालरूपिणी नारायणी महादेवी सर्वतत्त्वप्रवर्तिनी हिरण्यवर्णरूपा च हिरण्यपदसंभवा कैवल्यपदवी पुण्या कैवल्यज्ञानलक्षिता ब्रह्मसंपत्तिरूपा च ब्रह्मसंपत्तिकारिणी वारुणी वारुणाराध्या सर्वकर्मप्रवर्तिनी एकाक्षरपरायुक्ता सर्वदारिद्र्यभञ्जिनी पाशाङ्कुशान्विता दिव्या वीणा व्याख्याक्षसूत्रभृत् एकमूर्तिश्च यी मूर्तिर्मधुकैटभञ्जिनी साङ्ख्या साङ्ख्यवती ज्वाला ज्वलन्ती कामरूपिणी जाग्रन्ती सर्वसम्पत्तिः सुषुप्ता स्वेष्टदायिनी कपालिनी महादंष्ट्रा भ्रुकुटी कुटिलानना सर्वावासा सुवासा च बृहत्सृष्टिश्च शक्वरी छन्दोगणप्रतिष्ठा च कल्माषी करुणात्मिका चक्षुष्मती महाघोषा खड्गचर्मधरा शनिः शिल्पवैचित्र्यविद्योता सर्वतो भद्रवासिनी अचिन्त्यलक्षणाकारा सूत्रभाष्यनिबन्धना सर्ववेदार्थसम्पत्तिः सर्वशास्त्रार्थमातृका अकारादिक्षकारान्त सर्ववर्णकृतस्थला सर्वलक्ष्मीः सदानन्दा सारविद्या सदा शिवा सर्वज्ञा सर्वशक्तिश्च खेचरीरूपगोच्छ्रिता अणिमादिगुणोपेता परा काष्ठा परा गतिः हंसयुक्तविमानस्था हंसारूढा शशिप्रभा भवानी वासनाशक्तिराकृतिस्ताखिलाखिला तन्त्रहेतुर्विचित्राङ्गी व्योमगङ्गा विनोदिनी वर्षा च वार्षिका चैव रुग्यजुस्सामरूपिणी महानदी नदी पुण्या गण्यपुण्यगुणक्रिया समाधिगतलभ्यार्था श्रोतव्या स्वप्रिया घृणा नामाक्षरपरा देवी उपसर्गनखाञ्चिता निपातोरुद्वयी गङ्गा मातृका मन्त्ररूपिणी आसीना च शयाना च तिष्ठन्ती धावनाधिका लक्ष्यलक्षणयोगाज्ञातादृप्यगणनाकृतिः सैकरूपा नैकरूपा सेन्दुरूपा सदा कृतिः समासतद्धिताकारा विभक्तिवचनात्मिका स्वाहाकारा स्वथाकारा श्रीपत्यर्थाङ्गनन्दिनी गम्भीरा गहना गुह्यो योनिलिङ्गार्थधारिणी शेषवासुकि संसेव्या चपला वरवर्णिनी कारुण्याकारसम्पत्तिः कीलकृन्मन्त्रकीलिका शक्तिबीजात्मिका सर्वमन्त्रेष्टाक्षयकामना आग्नेयी पार्थिवा आप्या वायव्या व्योमकेतना सत्यज्ञानात्मिकानन्दा ब्राह्मी ब्रह्मसनातनी अविद्यावासना माया प्रकृतिः सर्वमोहिनी शक्तिर्धारणशक्तिश्च चिदचिच्छक्तियोगिनी वक्त्रारुणा महामाया मरीचिर्मदमर्दिनी विराट् स्वाहा स्वधा शुद्धा निरूपास्तिस्तु भक्तिगा निरूपिता द्वयी विद्या नित्या नित्यस्वरूपिणी वैराजमार्गसञ्चारा सर्वसत्पथदर्शिनी जालन्धरी मृडानी च भवानी भवभञ्जनी त्रैकालिका ज्ञानतन्तुस्त्रिकालज्ञानदायिनी नादातीता स्मृतिः प्रज्ञा धात्री रूपा त्रिपुष्करा पराजिता विधानज्ञा विशेषितगुणात्मिका हिरण्यकेशिनी हेम ब्रह्मसूत्रविचक्षणा असङ्ख्येया परार्थान्तस्वरव्यञ्जनवैखरी मधुजिह्वा मधुमती मधुमासोदया मधुः माधवी च महाभागा मेघगम्भीरनिःस्वना ब्रह्मविष्णुमहेशादिज्ञातव्यार्थविशेषका नाभौ वह्निशिकाकारा ललाटे चन्द्रसन्निभा भ्रूमध्ये भास्कराकारा सर्वताराकृतिर्हृदि कृत्तिकादिभरण्यन्तनक्षत्रेश्चर्चितोदया ग्रहविद्यात्मिका ज्योतिर्ज्योतिर्विन्मतिजीविका ब्रह्माण्डगर्भिणी बाला सप्तावरणदेवता वैराजोत्तमसाम्राज्या कुमारकुशलोदया బగళా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా మేరువింధ్యాది సంస్థాన కాశ్మీర పురవాసిని యోగ నిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రిత సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచ సంహతి సుప్రజాతా సువీర్యా చ సుపోషా సుపతి శివ సుగృహారక్త బీజాంతా హత కందర్ప జీవికా సముద్ర వ్యోమ మధ్యస్థా సమబిందు సమాశ్రయా సౌభాగ్యరస జీవాతు సారా సార వివేక దృక్ త్రివళ్యాదిసు పుష్టాంగా భారతీ భారతాశ్రిత నాద బ్రహ్మమయీ విద్యా జ్ఞాన బ్రహ్మమయీ పరా బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మ కైవల్య సాధన కాళికేయ మహోదార వీర్య విక్రమ రూపిణి బడభాగ్నిశిఖా వక్త్రా మహాకపళ తర్పణ మహాభూత మహాదర్ప మహాసారా మహాక్రతుః పంచభూత మహాగ్రాస పంచభూతాదిదేవత సర్వ ప్రమాణ సంపత్తి సర్వ రోగ ప్రతిక్రియా బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్త విష్ణువక్షో విభూషణీ శాంకరీ విధి వక్రస్థా ప్రవరావరహేతుకీ హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచమోచనా సర్వాగమ సదాచారా మర్యాదాయాతు భంజనీ పుణ్యశ్లోక ప్రబంధాఢ్యా సర్వాంతర్యామి రూపిణీ సామగాన సమారాధ్యా శ్రోత్రకర్ణరసాయన జీవలోకైక జీవాతు భద్రోదార విలోకన తటిత్కోటిల సత్కాంతిస్తరుణీ హరిసుందరీ ద్వీన నేత్రా చ చేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా సర్వమంగళ సంపన్నా సాక్షాన్మంగళదేవత దేహహృద్దీపికా దీప్తిర్జిహ్మ పాప ప్రణాశిని అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీ విలాసిని మహాదుర్గా మహోత్సాహ మహాదేవ బలోదయా డాకినీడ్యా శాకినీడ్యా శాకినీడ్యా సమస్త జుట్ నిరంకుశా నాకి వంద్యా షటాధారాధిదేవత భువన జ్ఞాన నిశ్రేణి భువనాకార వల్లరీ శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ సారసీమానసీ హంసీ హంసలోక ప్రదాయిని చిన్ముద్రాలంకృతకరా కోటి సూర్య సమప్రభా సుఖ ప్రాణి శిరోరేఖా సదదృష్ట ప్రదాయిని సర్వసాంకర్య దోషగ్ని గృహోపద్రవనాశిని క్షుద్రజంతుమయగ్ని చ విషరోగాదిభంజని సదా శాంతా సదా శుద్ధా గృహచ్ఛిద్ర నివారిణి కలిదోష ప్రశమనీ కోలాహలపురస్థిత గౌరీలాక్షణకీ ముఖ్యా జగన్యా కృతివర్జిత మాయా విద్యా మూలభూత వాసవీ విష్ణుచేతనా వాదినీ వసురూపా చ వసురత్న పరిచ్ఛద ఛాందసీ చంద్రహృదయా మంత్రస్వచ్ఛంద భైరవీ వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామిని నిత్యా తథ్యారమారామా రమణీ మృత్యుభంజనీ జ్యేష్టా కాష్టాధ నిష్టాంతా శరాంగీ నిర్గుణ ప్రియా మైత్రేయా మిత్రవిందా చ శేష్య శేషకళాశయా వారణాసీ వాసలభ్యా సార్యా వర్తజనస్తుతా జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయ కారణ త్వమంబ విష్ణు సర్వస్వం నమస్తేస్తు మహేశ్వరీ నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే సిద్ధలక్ష్మీర్మహాకాళీ మహాలక్ష్మీ నమోస్తుతే సద్యో జాతాది పంచాగ్ని రూపా పంచక పంచకం యంత్రలక్ష్మీర్భవత్యాదిరాద్యాద్యేతే నమో నమః సృష్ట్యాది కారణాకార వితతే దోషవర్జితే జగన్లక్ష్మీర్జగన్మాత విష్ణుపత్నీ నమోస్తుతే నవకోటి మహాశక్తి సముపాస్య పదాంభుజే కనత్సౌవర్ణరత్నాఢ్య సర్వాభరణభూషితే అనంత నిత్య మహిషీ ప్రపంచేశ్వరి నాయకీ అత్యుచ్ఛ్రిత పదాంతస్తే పరమ వ్యోమనాయకీ నాగపృష్టక తారాధ్యే విష్ణులోక విలాసిని వైకుంఠరాజమహిషీ శ్రీరంగనగరాశ్రితే రంగనాయకి భూపుత్రీ కృష్ణే వరదవల్లభే కోటి బ్రహ్మాది సంసేవ్యే కోటి రుద్రాది కీర్తితే మాతులుంగమయం ఖేటం సౌవర్ణచషకం తథా పద్మద్వయం పూర్ణకుంభం కీరం చ వరదాభయే పాశమంకుశ శంఖౌ చ చక్రం శూలం కృపాణికాం ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతి అష్టాదశ భుజే లక్ష్మీ మహాష్టాదశ పీఠకే భూమి నీళాది సంసేవ్యే స్వామి చిత్తానువర్తిని పద్మే పద్మాలయే పద్మీ పూర్ణకుంభాభిషేచితే ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగర కన్యకే భార్గవీ త్వం స్వతంత్రేచ్ఛావశీకృత జగత్పతిః మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవత త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతం ధనధాన్యాధివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా ఆందోళికాది సౌభాగ్యం మత్తే భాది మహోదయః పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికం ఆయురారోగ్య సంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి పదమేవ విభూతిశ్చ సూక్ష్మాత్ సూక్ష్మతరాగతిః సదయాపాంగసందత్త బ్రహ్మేంద్రాధిపతస్థితిః అవ్యాహత మహాభాగ్యం త్వమేవాక్షోభ్య విక్రమః సమన్వయశ్చ వేదనామవిరోధస్త్వమేవ హి నిశ్రేయసపదప్రాప్తి సాధనం ఫలమేవ చ శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యాక్షేమకారిణీ శ్రీం బీజజప సంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా ప్రపత్తి మార్గ సులభా విష్ణు ప్రథమ కింకరీ క్లీంకారార్థ సవిత్రీ చ సౌమంగళ్యాధిదేవత శ్రీ షోడశాక్షరీ విద్యా శ్రీయంత్రపురవాసిని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే పునః పునర్నమస్తేస్తు సాష్టాంగమయుతం పునః శ్రీమహాలక్ష్మీరువాచ నామ్నాం సాష్టసహస్రం మే ప్రమాదాద్వాపి యస్ సకృత్ కీర్తయేత్తత్కులే సత్యం వసామ్యాచంద్రతారకం కిం పునర్నియమాజప్తుః మదేకశరణస్య చ మాతృవత్సానుకంపాహం పోషకీ శ్యామహర్నిశం మన్నామస్మరతాం లోకే దుర్లభం నాస్తి చింతితం మత్ప్రసాదేన సర్వేపి స్వస్వేష్టార్థమవాప్స్యథ లుప్తవైష్ణవధర్మస్య మద్వ్రతేష్వకీర్ణినః భక్తిప్రపత్తిహీనస్య వంద్యో నామ్నాం జరాపి మే తస్మాదవశ్యం తైర్దోషైః విహీనః పాపవర్జితః జపేత్ సాష్టసహస్రం మే నామ్నాం ప్రత్యహమాదరాత్ సాక్షాదలక్ష్మీపుత్రోపి దుర్భాగ్యోప్యలసోపి వా అప్రయత్నోపి మూఢోపి వికలః పతితోపి చ అవశాత్ ప్రాప్నుయాద్ భాగ్యం మత్ప్రసాదేన కేవలం స్పృహేయమచిరాద్ దేవాః వరదానాయ జాపినః దదామి సర్వమిష్టార్థం లక్ష్మీతి స్మరతాం ధ్రువం తస్మాదేతద్రహస్యం చ గోప్యం జప్యః ప్రయత్నతః అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం భృగువాసరే పౌర్ణమాస్యాం మాయాం చ పర్వకాలే విశేషతః जपेद्वा नित्यकार्येषु सर्वान् कामान् अवाप्नुयात्। इति श्रीस्कान्दपुराणे सनत्कुमारसंहितायाम् श्रीलक्ष्मीसहस्रनामस्तोत्रम्।